జరత్కారు ముని తనకిష్టములేని పని చేసినప్పుడు నిన్ను విడిచిపోయేదనని భార్యతో చెప్పెను. అట్లే ఒకనాడు సూర్యాస్తమయ సమయమున నిద్రించుచున్న భర్తను సంధ్యావందనము చేయుమని లేపగా అతడు కోపించి భార్యను విడిచి వెళ్ళెను. ఆమె సోదరునింట నివసించు నొక బాలుని కనెను. ఆతడే ఆస్తిక నామమున వన్నెకెక్కెను. ఆతడు తన వారినిట్లు సంరక్షించెను అని దేవిని పూజించమనెను. తృతీయ స్కంధము. త్రిభువనేశ్వరీ దేవి ప్రాభవము. పూర్వము సర్వప్రపంచము జలమయమై ఉన్నప్పుడు నేను ఒక పద్మములో పుట్టితిని. అప్పుడు సూర్యుడుగాని చంద్రుడుగాని చెట్లుగాని కొండలుగాని లేవు. పద్మము మధ్యలో కూర్చుండి నన్నెవ్వరూ పుట్టించిరి? ఈ మహాజలములో నాకు రక్షకుడెవడు? భూమి కనిపించుటలేదు. ఈ పద్మము ఎట్లు పుట్టినది? ఈ నీటి అడుగున ఏమున్నది? చూచెదనని ఆ నీటిలోనికి దిగి 1000 సంవత్సరములు వెదకినను భూమి కనిపించలేదు. అప్పుడు తపస్సు చేయుము, తపస్సు చేయుము అని ఆకాశవాణి పలికిన మాట వినిపించినది. ఆ పద్మమందే 1000 సంవత్సరములు తపస్సు చేసితిని. అప్పుడు సృష్టి చేయుము అని మరల ఆకాశవాణి వినిపించినది. దేనిని సృష్టించవలయునో నాకు తెలియలేదు. తరువాత మధుకైఠభులను 2 రాక్షసులు కనిపించిరి. అప్పుడు నేను భయపడి నీటిలో ఇంకా లోతుకు పోయాను. అక్కడ పరమాద్భుత స్వరూపము గల పురుషుడొకడు కనిపించెను. అతని శరీరము మేఘము వలె నల్లగా నున్నది. పచ్చని వస్త్రమును కట్టుకొని 4 భుజములు తాల్చి వనమాలాలంకారముతో ఆదిశేషునిపై పరుండిన జగత్ప్రభువును చూచితిని. శంఖము, చక్రము, గద, పద్మము వాని చేతులలో ప్రకాశించుచున్నవి. అట్టి విష్ణుమూర్తిని చూచితిని. అప్పుడు ఏమి చేయవలయునో తోచలేదు. విష్ణుమూర్తికి నిద్ర కలిగించిన పరదేవతను స్తుతించితిని. అప్పుడు ఆ దేవి అతని శరీరము నుండి వెలుపలకు వచ్చి ఆకాశములో నిలిచినది. వెంటనే విష్ణుమూర్తికి మెలకువ వచ్చినది. ఆ తరువాత ఆ మహావిష్ణువే మధుకైటభులను, రాక్షసులను సంహరించెను. తరువాత నేను విష్ణుమూర్తి ఉన్నచోటునకే రుద్రుడు కూడవచ్చెను. మేము 3 ఆ దేవిని చూచితిమి, స్తోత్రము చేసితిమి. అప్పుడామె సంతోషించి, ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, జాగరూకతతో మీ పనులను నిర్వర్తించుడు. సృష్టి స్థితిలయములు మీరు చేయవలసిన పనులు కదా. ఇక మీ నివాసములకు పొండని పలికినది. ఆ మాటలు విని మేము, తల్లి, ప్రపంచమంతయు జలమయమైయున్నది, ఇచ్చట నెట్లు సృష్టి చేయగలము అని పలుకగా పరదేవత చిరునవ్వు నవ్వినది. వెంటనే ఆకాశము నుండి చక్కటి విమానము వచ్చినది. ఆ దేవీ దేవతలారా, మీరి విమానము నెక్కుడు మీకు ఆశ్చర్యకరమైన విషయమును చూపుదును అని పలికినది. అట్లేయని మేమును రత్నములతో అలంకరింపబడిన ఆ విమానము నెక్కితిమి. పరదేవత తన శక్తితో ఆ విమానమును ఆకాశమున నడిపినది. త్రిమూర్తులు త్రిమూర్తులనుగని ఆశ్చర్యపడుట. ఆ విమానము మనోవేగముతో కదిలి ఒక స్థలమునకు చేరినది. అక్కడ నీరు లేదు, పండ్లతో నిండిన చెట్లు, కోకిల ధ్వనులు గల వనములు, ఉద్యానవనములు, స్త్రీ పురుషులు, పశువులు, భూమి, కొండలు, నదులు, చెరువులు, సెలయేళ్లు కనిపించినవి. తరువాత ఒక అందమైన నగరము, దివ్యమైన ప్రాకారము, యజ్ఞశాలలు, పెద్ద పెద్ద మేడలు కనిపించినవి. ఇది స్వర్గమైయుండునని కొంటిమి. ఇంతులో ఆ నగరపు రాజు విమానములో జగదంబయు కనిపించిరి. వెంటనే మేమెక్కిన విమానము ఒక్క క్షణములో మరొక అందమైన ప్రదేశము చేరినది. అక్కడ నందనవనములో పారిజాత వృక్షము నీడన కామధేనువు, నాలుగు దంతములు గల ఏనుగులు కనిపించినవి. మరియు అక్కడ అప్పరసలు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు కల్పవృక్షముల మధ్య గానము చేయుచు క్రీడించుచుండిరి. మరియు సచీదేవితో కూడిన ఇంద్రుడు, వరుణయమ, కుబేర సూర్యాగ్నులు కనిపించిరి. అప్పుడు ఆ పట్టణపు రాజు మనుషులతో, నీ విమానములో కనిపించెను. మేము కూర్చున్న విమానము వెంటనే వేగముతో బయలుదేరినది. ఆ విమానము బ్రహ్మలోకమును చేరినది. అక్కడ బ్రహ్మదేవుని చూచి శివకేశవులాశ్చర్యపడిరి. అక్కడ సభలో షడంగములతో కూడిన వేదములు మూర్తిభవించి ఉండినవి. సముద్రములు, నదులు, పర్వతములు కనిపించినవి. అప్పుడు శివకేశవులు క్రొత్త బ్రహ్మ ఇతడెవరని అడిగిరి. ఇతడెవరో, నేనెవరినో నాకేమాత్రమూ తోచుటలేదని సమాధానమును చెప్పి తిని, అంతలోనే మనోవేగముతో విమానము కైలాస పర్వత శిఖరమునకు తీసుకొని వెళ్ళినది. అచ్చట యక్షులు గుంపులుగా నుండిరి. కోకిల ధ్వనులు, వీణావేణువు మొదలగు వాద్యధ్వనులు వినిపించుచున్నవి. అప్పుడే శివుడు వృషభమునెక్కి బయలుదేరెను. గజానన షడాననులు ప్రక్కనుండిరి. నందీశ్వరుడు, ప్రమథ గణములు జయ జయ ధ్వనులు చేస్తున్నారు. ఆ మరొక శంకరుని చూచి మేము ఆశ్చర్యపడితిమి. మా విమానము వెంటనే అటనుండి వైకుంఠమునకు చేరినది. అచట అందమైన విష్ణుమూర్తి భవనము గొప్ప సంపదను చూచితిమి. విమానము మరికొంత దూరము వెళ్ళగానే అచట దివ్యాభరణములు ధరించి లక్ష్మీదేవి చామరముతో సేవించుచుండగా చతుర్భుజుడు, పేతాంబరధారి, మేఘశ్యామల దేవుడైన విష్ణువును చూచి అత్యాశ్చర్యము నందితిమి. ఒకరినొకరు చూచుకొంటిమి. మరల వెంటనే విమానము వాయువేగముతో అమృత సముద్రము వద్దకు తీసుకొని వెళ్ళినది. ఆ సముద్రము నడుమ అనేక పుష్ప వృక్షములు కలవు. అచట శివాకారమైన అందమైన శయ్య ఉన్నది. ఆ మంచముపై ఒక దివ్యాంగన కూర్చొనియున్నది. ఆమె ఎర్రని గంధమును, పూలమాలను ధరించినది. కోటి మెరుపు తీగల కాంతితో ప్రకాశించుచున్నది. పాశాంకుశాది దివ్యాయుధములను ధరించి మందస్మిత వదనయైన ఆ మూర్తి శ్రీ భువనేశ్వరి. ఆమె హ్రీంకారమనే పంజరమందుండు చిలుక. కరుణామూర్తి నవ యౌవన. అనేక మణిమయ భూషణ విరాజిత దేవకన్యలతో చుట్టబడియున్నది. అట్టి ఆమెను చూచి మేము ఆశ్చర్యపడితిమి. ఎవరి స్త్రీ? 1000 కన్నులు, 1000 చేతులు, 1000 ముఖములు కలిగియున్నది. ఈమె అప్సరస కాదు, గంధర్వ కన్య కాదు. ఎవరా అని మేము నిర్ణయించలేక ఆశ్చర్యపడితిమి. అప్పుడు శ్రీ మహావిష్ణువు సుందరమైన చిరునవ్వుతోనున్న పరదేవతను చూచి తన విజ్ఞానము వలన ఆమెను తల్లిగా మనస్సులో నిశ్చయించుకొని ఇట్లు పలికెను.